అంజిరసాం కోష్ఠః సముద్రే ఇహూపేషంగం బహుదంబోరస్ప్రేహం ఇహమానాషే ఇహ భూపమానాషే ఇహూపమానాషే ఇహ భూపమానోవామానోయ ఇహ సోమా చరతే తోవం విప్రా మాధు ప్రజా పరిష్కృత ఆయం దా Ah. ఆ ఇందో హరే తా సంగామాయ పాయి ప్రాయగా సంగాయాత కాంజుజోహ ఉపేతాదోహాయ ఆర్కం మరుతా సోవార్కాహ ఆత్వా పరిశ్రుతో సమా రత్నం సదా ఆపృచంద్రవణం చంద్రణం వాయ దేవిర్ధో శివా సంవరణ సో వక్రమో అరింగ్రీరా రామభ్యనాస్తు అభిధేనాయసాయి ఆశిష్యోరా సోమా శయ్యదంబాయ దేవాయ ఇహ సుధాయ సత్నిర్వాయ దివే దివాయ కోషాదాయిరా హోవా స్వాసా సమ్యోవాహాయ సోపస్థామే నాదేవాయి శ్రీరంచాయ నాయోనాయ దక్షాయ స్వాహ నకో భక్వాయో ఇందో అశ్వాహ్రియా తందుర్మభే ఉపా